భూకంపాలు పుస్తకం 11వ భాగం. ఖండాలు ఫలకాలలో స్థిరంగా నెలకొని ఉన్నాయి, కానీ ఫలకాలు దూరమవుతున్నాయి. సముద్రపు నేల వ్యాపిస్తోంది అన్న భావన సరైనదని తేలింది. అట్లాంటిక్ సముద్రానికి అడుగున ఉన్న నేల ఖండాల కన్నా యవ్వనమైనదని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మధ్య భాగానికి దగ్గరవుతున్న కొద్దీ వయసు తక్కువ అవుతూ వస్తుంది. అంటే కోట్ల సంవత్సరాల క్రితం నిజంగానే పాంజియా ఉందన్నమాట. అందులో వివిధ భాగాలు వివిధ ఫలకాల మీద నిలిచి ఉన్నాయి. ఫలకాల మధ్య పొడవాటి దోషరేఖలు ఉన్నాయి. మాంటిల్ నుండి పైకి వస్తున్న పదార్థం ఆ దోషరేఖలకి ఇరుపక్కల క్రమంగా వ్యాపిస్తూ పాంజియాలోని విడిభాగాల మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చింది. అలా ఏర్పడ్డ దూరంలో సముద్రాలు ప్రవేశించాయి. కొన్ని కోట్ల సంవత్సరాలు గడిస్తే ఫలకాలన్నీ మళ్ళీ కలిసి మరో నవ్య పాంజియా ఏర్పడుతుందేమో. అది మళ్ళీ విడివడి మరికొన్ని కోట్ల సంవత్సరాల తరువాత మరో పాంజియా పుడుతూ అలా భూమి మీద పునః పునః సృష్టి జరుగుతూ ఉంటుందేమో. ఈ ఫలకాలన్నీ కలిసి సమస్త భూమిని కప్పి ఉంచుతున్నాయి. అంటే ఫలకాల మధ్య దూరం కొన్ని చోట్ల పెరుగుతుంటే మరికొన్ని చోట్ల తగ్గుతూ ఉంటుందన్నమాట. రెండు ఫలకాలు నెమ్మదిగా ఒకదానికొకటి దగ్గర అయితే వాటి మధ్య పర్వతాలు ఏర్పడతాయి. ఆ విధంగా అట్లాంటిక్ సముద్రం యొక్క వెడల్పు పెరుగుతోంది. కాబట్టి ఉత్తర అమెరికన్ ఫలకం పసిఫిక్ మీద ఒత్తిడి చేస్తోంది. ఈ ఒత్తిడి కారణంగానే ఉత్తర అమెరికా పశ్చిమ తీరం వెంట పర్వతాలు ఉద్భవించాయి. కానీ ఆ ఫలకాలు కాస్త వేగంగా ఒకదానికొకటి దగ్గర అయితే ఫలకాలు ఒకదాని మీద ఒకటి జారతాయి. అడుక్కి చొచ్చుకుపోయిన ఫలకం మాంటిల్ లోతుల్లోకి దూసుకుపోయి ఆ వేడికి కరిగిపోతుంది. ఫలకాలు గట్టిగా అదుపుకునే చోట్ల అగ్నిపర్వతాలు పుడతాయి. సముద్రమట్టంపైకి కొత్త ద్వీపాలు తన్నుకు వస్తాయి. ఫలకాలు దూరంగా విడిపోయే చోట ఇంకా లోతైన అగాధాలు ఏర్పడతాయి. ఇవే సముద్రాల్లో అత్యంత అగాధమైన ప్రాంతాలుగా పరిణమిస్తాయి. ఫలకాల ఉనికి తెలిసిన తరువాత భూమి గురించిన ఎన్నో విషయాలు స్పష్టమయ్యాయి. భూమి క్రస్ట్ ఎలా వంపు తిరుగుతుందో, మెలికలు పడుతుందో అధ్యయనం చేసే శాస్త్రాన్నే టెక్టోనిక్స్ అంటారు. క్రస్ట్ ముఖ్య భాగాలైన ఈ మహాఫలకాల చలనాల శాస్త్రాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్లేట్ టెక్టోనిక్స్ అంటున్నారు. ఈ ప్లేట్ టెక్టోనిక్స్ వల్లనే భూకంపాలు ఎందుకు వస్తాయో చివరికి తెలిసింది. భూమి మాంటిల్లో నెమ్మదిగా కదిలే ద్రవ్య ప్రవాహాలు ఉంటాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ప్రవాహాలకి ప్రోద్బలం భూమి పరిభ్రమణం నుండి వస్తూ ఉంటుంది. ఈ ప్రవాహాలు కొన్ని చోట్ల ఫలకాలను దూరం చేస్తుంటే మరికొన్ని చోట్ల దగ్గరగా అదుముతుంటాయి. ఫలకాలు దూరం అయ్యే చోట మాంటిల్లో నుండి పదార్థం మడతలు పడి కిందకి దిగినా అలాంటి చోట్ల రాయికి మధ్య ఒరిపిడి కలిగి భూకంపాలు పుడతాయి. అయితే అనుక్షణం భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని కాదు, ఫలకాలు దూరం అవుతున్నా అదుముకుంటున్నా ఒక ఫలకంలో ఉన్న రాయిలో ఒక భాగం పక్కకో పైకో కిందకో అవతలి ఫలకానికి చెందిన రాయి మీద ఒత్తిడి చేసేట్టుగా నొక్కబడుతుంది. కానీ ఆ విధంగా రాయి మీద ఒత్తిడి పెరుగుతూ పోతుంటే ఏదో దశలో దాని పట్టు సడలుతుంది. రాయిలో ఒక భాగం అవతలి పక్క ఉన్న రాయి మీద పట్టు తప్పి జారుతుంది. మళ్ళీ పట్టు దొరికి ఆగుతుంది, మళ్ళీ జారుతుంది, మళ్ళీ పట్టుకుంటుంది. జారిన ప్రతిసారి భూకంపం వస్తుందన్నమాట. జారిన సంఘటనల మధ్య వ్యవధి ఎంత ఎక్కువ అయితే నడుమ కాలంలో ఒత్తిడి అంతగా పెరిగిపోయి ఈసారి పట్టు జారినప్పుడు పెద్ద కదలిక సంభవించి పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది.